త్రయోదశి పుస్తకం 5వ భాగం. కానీ చంద్రుని చేరుకోవాలంటే 160 కిలోమీటర్లు అసలు ఒక దూరమే కాదు. చంద్రగ్రహం భూమి నుండి 195,000 మైళ్ళ దూరంలో ఉంది. అంటే అంత దూరము గాలే లేదన్నమాట. గాలి లేని అలాంటి ఖాళీ ప్రాంతాన్నే శూన్యం అంటే వాక్యూమ్ అన్నారు. మిశ్వంలో ప్రతి చోట ఈ శూన్యం ఉంటుంది. గ్రహాల దరిదాపుల్లో గాలి దొరుకుతుంది, కొన్నిసార్లు అది కూడా ఉండదు. ఉదాహరణకి చంద్రుడి మీద గాలి ఉండదు, చంద్రుడి ఉపరితలం చుట్టూ శూన్యమే ఉంటుంది. కనుక మన వాతావరణానికి అవతల ఈ శూన్యం లేదా వ్యోమం ఉంటుందని అనుకోవచ్చు. ఈ వ్యోమాన్ని కనుక్కున్న మొట్టమొదటి వ్యక్తి టారసెల్లి అని చెప్పుకోవచ్చు. వాయుమండలం భూమి నుండి విశ్వం అంచుల వరకు విస్తరించి లేదని, అది భూమి దరిదాపుల్లో మాత్రమే ఉందని మొట్టమొదట కనుక్కున్నది ఇతడే. అంటే గాడ్విన్ కథలో కథానాయకుడిలా ఎవరు చంద్రుడి వరకు ఎగరలేరన్నమాట. పెద్ద పెద్ద బాతులు రథాన్ని రాగగలిగినా అవి శూన్యంలో ఎగరలేవు. అవి శూన్యంలో గాలి కూడా పీల్చలేవు, మనుషులు కూడా పీల్చలేరు. శూన్యంలో గాలి బుడగలు తేలవు, విమానాలు ఎగరలేవు. బుడగలలో, డిరిజిబుల్స్లో, గ్లైడర్లలో, విమానాల్లో మనిషి ఎగరటం నేర్చుకున్నాక కూడా భూమి నుండి కొద్ది కిలోమీటర్ల కన్నా ఎత్తుకి ఎగరలేకపోయాడు. మరి చంద్రుణ్ణి చేరుకునేదెలా? శూన్యంలోంచి ప్రయాణించగలిగేది ఏదైనా ఉందా? ఒక సులభమైన మార్గం విసరటం. బంతిని గాల్లో విసిరినప్పుడు మీ కండలు ఆపాదించిన వేగానికి అది పైకి ఎగురుతుంది. ఆ కదలికకి గాలితో సంబంధం లేదు. నిజానికి గాలి ఆ బంతి కదలికని నిరోధిస్తూ శూన్యంలో బంతి కదిలేదానికన్నా నెమ్మదిగా కదిలేట్టు చేస్తుంది. అయితే అలా విసిరేసిన బంతి ఎంతో దూరం పోదు. గురుత్వాకర్షణ దాని కిందకి లాగుతూ వేగాన్ని మందగింపజేస్తుంది. కాసేపు అయ్యాక వేగం పూర్తిగా 0 అవుతుంది. ఒక్క క్షణం అలా బంతి గాల్లో స్తంభించాక కింద పడటం ఆరంభిస్తుంది. బంతిని ఎంత గట్టిగా విసిరితే మొదట్లో బంతి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. వేగం ఎంత ఎక్కువగా ఉంటే గురుత్వాకర్షణకి బంతి వేగాన్ని మందగించబడటానికి, బంతి కిందకి పడనారంభించడానికి అంతసేపు పడుతుంది. బంతిని అలా ఇంకా గట్టిగా విసురుతుంటే అది ఇంకా పైకి పోయి తిరిగి కింద పడుతుంది. కానీ ఎంత గట్టిగా విసిరినా అది చివరికి భూమి మీదకి పడాల్సిందేనా? ఆరంభంలో వేగం ఎంత ఎక్కువ ఉన్నా తిరిగి అది కిందకి వస్తుందా? భూమి ఉపరితలంలో గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉందో ఎత్తుల్లో కూడా అంతే బలంగా ఉంటే మీరు ఎంత బలంగా విసిరినా బంతి తిరిగి ఎప్పుడో అప్పుడు కింద పడవలసిందే. కానీ భూమి నుండి దూరం అవుతున్న కొద్దీ గురుత్వాకర్షణ బలహీనమవుతూ ఉంటుంది. ఉదాహరణకి భూమి నుండి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉపరితలంలో ఉన్న గురుత్వాకర్షణకి సగం బలమే ఉంటుంది. కనుక బంతిని ఎంత గట్టిగా విసరాలంటే బంతి వేగం సగం అయ్యేసరికి అది 2,500 కిలోమీటర్ల ఎత్తుకి పోయి ఉండాలి. బంతి వేగం సగం అయినా గురుత్వశక్తి కూడా సగం అయ్యింది. కనుక బంతి వేగం మరీ అంత వేగంగా తగ్గడం లేదన్నమాట. బంతి వేగం క్రమంగా తగ్గుతూ ఉన్నా గురుత్వశక్తి కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది.